32 ఏకభోగా సం భా ఏకభోగా ఏకేన కామేశ్వరేణ సాకం భోగః భుక్త్యః భోగః స్వస్వరూపానందానుభవయస్యాః సా తథా అథవా ఏకస్య అజ్ఞానతత్కార్యస్య కార్యకారణరూపేణ అభిన్నస్య తదధిష్టానతయా స్వసత్తాదాయకత్వేన భోగః పరిపాలనం యస్యాః సా ప్రపంచోత్పత్తి స్థితి నాశహేతు మాయోపాధిక చైతన్య మిత్యర్థః ఏకాకీన రమతే శంకర 12.13.97 శంకర గ్రంథరత్నావళి తతః పతిశ్చ పత్నీ చాభవతాం ఇతి పురుషవిధ బ్రాహ్మణ నచనాత్ దంపత్యో రైచిక భేదకత్వావగమేన పరమార్థతః ఏతత్ స్వరూపస్యేక చైతన్యరూపత్వావగమాత్ తదుభయభోగస్యాసి ఏకభోగత్వాత్ తద్వతీతి వా ఏకభోగాయే నమః 11.0 ఆం వి అద్వితీకైన కామేశ్వరునితోటి భోగము అనగా స్వస్వరూపానందము గలదిగాన ఏకభోగా తెయ్యను నామముచే నర్చిత ఎగుచున్నది. కామేశ్వరి అథవా ఏకమైన అజ్ఞానమును తత్కార్యమైన సంసార రూపముతో అభిన్నముగనున్న దానినీమును కారకార్యకారణ కారణ తదధిష్టాన రూపముతోను స్వీయసత్తను ఆధానము చేయుట చేతను పరిపాలించునదిగాన పరమేశ్వరి యందు ఏకభోగాయను నామమన్వర్థము. లలితా సహస్రమందలి మిథ్యాజగదధిష్టాన ఎను నామము ఈ విషయమును స్పష్టము చేయుచున్నది. ప్రపంచ సృష్టి స్థితి లయములకు హేతుభూతమైన మాయోపాధిక చైతన్యమని యర్థము. మాయోపాధిక చైతన్యము ఈశ్వరుడుగదా. పరమేశ్వరి మాయోపాధిక చైతన్యమనుట ఎట్లు సంగతిమగు ననడి యాశంకకు సమాధానముగా ఉత్తర గ్రంథమారంభమైనది ఏకాకి నరమనే ఎనుచు ఒక్కడు ఆనందమనుభవించలేదు. కావున ఆ పరమేశ్వరుడు పతిగా పత్నిగా నాయను 98 లలితా త్రిశతీ భాష్యం అను పురుషవిధ బ్రాహ్మణ వచనము వలన దంపతులకు ఇచ్ఛా సంబంధమైన భేదకత్వము నంగీకరించుటతో పాటు పారమార్థసముగా నేతత్స్వరూపము ప్రతి పత్ని స్వరూపము అద్వితీయ చైతన్య స్వరూపత్వము గలదని తెలియచున్నది. కావున తదుభయుల ప్రతి పత్నుల లేక శక్తి శక్తిమంతుల లేక మాయ ఈశ్వరుల భోగము స్వస్వరూపానుభవము సైతము ఏకభోగమగుట వలన పరమేశ్వరి ఏకభోగాయని స్తుతింపబడుచున్నదని భావము. విశేక్ ఈ విషయమును గంగాదేవి ఈ శ్లోకమున స్పష్టము చేయుచున్నది. ఏం షష్ఠుః స్త్రీ పుంసనిర్మాణ మాతృకారుపధారిణి ప్రపద్యే ప్రతిబోధాయ చిత్ ప్రకాశకా శివ కేనల చైతన్యము మాయారూప ప్రకాశముతో కలిసి నపుడు చిత్ ప్రకాశ స్వరూపములుగా అభివ్యక్తమాయెను. చిత్ ప్రకాశ స్వరూపులే ఉమామహేశ్వరులు. వారిననుసరించియే తరువాత బ్రహ్మాదుల సృష్టిక్రమమనుస్యూతముగ సాగుచున్నది. శ్రీ శంకరులు ప్రతిపాదించినట్టి యద్వైత చైతన్యము ఆ చిత్ ప్రకాశముల భేదములుగా భాషించునట్టి స్వరూపమే యని భావింపనగును. 99 శంకర గ్రంథరత్నావళి